ఒక్కొక్క క్షణము నాలో నా గెలిగి ఉందే, తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీ కోసం వేసారే, ఎదనే కొయ్యకే సొగసే చల్లకే జగమే చిన్నదై చెతలో ఒదిగే తోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలో నా గెలిగిందే, తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే. అదనం మధురం సమ్ముఖం నన్ను నీడై తరుముతూ ఉంటే, మొదటే ముడివై నీవేగా తెలిసిపోయే వలపు కథ ఏదో. వసంత కాలమే వచ్చే సంతోషం వచ్చినే మది మరిసిపోయేనే. నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలో నా గెలిగిందే, తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే. చందం నీదిలే కొంచెం అందుకే ఒదిగి నడిచానే, చెలియా నువ్వే చెప్పవే తోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలో నా గెలిగి.